నెత్తిరే చంద కందులు మీ తుమి ప్రథమ ప్రేమే తారతారీగిరి నిల్ ఎలియ నివే వై బిందు వెటేవి రోస పెట్టి కదాలే ఉదేమ అవదివి నిందనతిరే సంద కందులు కదా